బదుకి జీవితే మీ పని పిరిలాయతే మత్విలా గుంగుం నదదీలా సనసిము అపిహితు మాతే మాలి మాలట పియంబము తుడిన్ తుడట రోంగము లియాంతబా రసై తీరెన మల్వెల్ ఓన్ సుయాగిన యాము బాదెన్ సదగిలు నాదెన్ ఇన్న తిక కాలేది రసట రసక్తి మీరట ఎక్ంది అపివెము మీ మెసి పోది మీ మెసో ఓబై మమై మీ మెసియో లాందుం తమై మీ మెసో ఓబై మమై మీ మెసియో లాందుం తమై మీ వదయకి జీవితే మీ పని పిరిలాయతే మత్విలా గుంగుం నదదీలా సనసెము అపిహితు మాతే మంగో కాలు నందే ముఖదే మీ పెత్తే సందే యామి బలాగిదరి పెనగందే మంగు కలు నెందే ముఖదేని పెత్తే సందే యామి బలాగిదరి పెనగందే లపటి దాలువైన్ మంగుట దెన్ హరిమ వెదవాగే పొలట గినల్లా లాబెట దిపునాలా గిదర ఇన్నెహి నా వెహి వెహి మంగు కాలు నెందే ముఖదేని పెత్తే సందే యామి బలా గిదరి పెనగందే కొయి బద సమనలియే యన్నే హిరు ఎలియే జియన్న సిరు సీతల మద పవని బాదెన్ సదగిలు నాదెన్ ఇన్న తిక కాలేది రసట రసక్తి మీరట ఎక్ంది అపివెము మీ మెసి పోది మీ మెసో ఓబై మమై మీ మెసియో లాందుం తమై మీ మెసో ఓబై మమై మీ మెసియో లాందుం తమై మీ వదయకి జీవితే మీ పని పిరిలాయతే మత్విలా గుంగుం నదదీలా సనసెము అపిహితు మాతే.